తొంభే హ్రీంశీల సం ఛా హ్రీంశీల హ్రీమిత్యనేన తద్వాచ్యార్థాః బ్రహ్మ విష్ణు రుద్రాః లక్ష్యంతే తేషాం శీలం స్వభావః పారమార్థికం రూపం సచ్చిదానందాత్మకతయస్యః సా తథా తన్నిష్టధర్మాః సత్వరజస్తమో గుణాదయో యస్యః సా తథా శీలం స్వభావే ధర్మే చ ఇతి వచనాత్ ఓం హ్రీంశీలాయే నమః. ఆం వి హ్రీం అను బీజాక్షరముచేత బ్రహ్మ విష్ణు సుద్రులు లక్షణయ పరిలక్షితు లగుదుకు త్రయము యొక్క శీలము స్వభావము సచ్చిదానందాత్మక మూరి శంకర 12-23 వరకు 177 శంకర గ్రంథరత్నావళి మైన పారమార్థిక రూపము గలది. అందుచేత దేవి యొక్క గుణ సంకీర్తనము హ్రీంశీలాయని చేయబడుచున్నది. తన్నిష్ట హీంబిజమునందున్న ధర్మములైన సత్వ రజస్తమో గుణాదులు గలదిగాన పరమేశ్వరి హ్రీంశీలాయని చెప్పబడును. శీలం స్వభావే ధర్మేచ శీలశబ్దము స్వభావమును ధర్మమును చెప్పును అనువచన ప్రమాణము వలనపై వివరణము సంగతిమని తెలియనగును.